गुच्छी गुच्छी चंपके मेरे हाय। कुंडलनी खुल्ल चेसी जारके मेरे हाय। नी प्रेम कोसम नेनु पिच्चो नहीं पोयाने, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనై పోయానే, నీ కళ్ళు పేలిపోను చూడతే మేరే ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే, నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే, ఏదోలా కొత్తగా ఉంది లోకమే హాయ్ లోకమే, నిలువెల్లా నీరైపోయే దేహమే హాయ్ దేహమే, లైఫ్ అంతా అయిపోయింది భారమే హాయ్, నీ అందం అడివైపును చూడదే మేరే హాయ్, చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, ప్రేమ కోసం